జయమే రుద్రా, ఎదురే లేదు, ఎవరేమన్నా తీరువే లేదు. ఆడేద్దాము పాడేద్దాము, కాలేజీకి వెళ్ళొద్దాం. కాలేజీకి పోదా, మట్టి మనసేదా, 9 to 5 డైలీ క్లాసుల్లో ఉందాం. పాఠాలంటే ప్రియము, అల్లరి మేము చేయం, మాస్టర్లంటే భయము, బుద్ధిగా ఉంటాం. ఆడి పాడేయుడు మా చదువే మాకు తోడు, సైకిల్ మీద కాలేజీకి రోజు పోయొస్తాం. ర్యాగింగ్లు మాని మేం జాగింగ్లు చేస్తాం, ఈస్ట్ వెస్ట్ జిల్లాలోను అన్నిట్లోనూ మేమే ఫస్ట్. కాలేజీకి పోదాం, నన్ను మనసేదాం. కాలేజీకి పోదాం, నన్ను మనసేదాం, 9 to 5 డైలీ క్లాసుల్లో ఉందాం. పాఠాలంటే ప్రియము, అల్లరి మేము చేయం, మాస్టర్లంటే భయము, బుద్ధిగా ఉంటాం. పుస్తకమంటే ఇంట్రెస్ట్, కాలేజీకి మా ఓటు, స్లిప్పులు లేకుండా మేము టెస్టులు రాస్తాము. స్ట్రైకులు మాకు లేవంట, రౌడీస్ అంటే పడదంట. కాలేజ్ క్యాంపస్ మా లోకం, సిలబస్ దేవాలయం మాకు మా కాలేజీ, మా మాస్టర్లే మాకు దేవుళ్ళండి. కాలేజీకి పోదా, అన్ని మనసేదా, 9 to 5 డైలీ క్లాసుల్లో ఉందాం. పాఠాలంటే ప్రియము, అల్లరి మేము చేయం, మాస్టర్లంటే భయము, బుద్ధిగా ఉంటాం. సింగ్ అంటే ఎరగములే, లేడీస్ ని ఎడిపించములే. గొడవలు లేవంట, మాకు తగువులు రావంట. క్యాంటీన్ లకు పోమంట, క్లాస్ కు డుమ్మా లేదంట. మార్నింగ్ షోలంటే మాకు ఒళ్ళు మంటంట. ప్రిన్సిపలే మాకు ఫాదర్ టైపు, మేడం సంతా మాకు మమ్మీ టైపు. హరే ఫ్రెండు, హై ఫ్రెండు, యూనివర్సిటీ ఫస్ట్ వస్తాము, టాప్ ర్యాంకుల ముందుంటాము. కాలేజీకి పోదాం, మానేసేదాం, 9 to 5 డైలీ క్లాసుల్లో ఉందాం. పాఠాలంటే ప్రియము, అల్లరి మేము చేయం, మాస్టర్లంటే భయము, బుద్ధిగా ఉందాం. ఆడి పాడేయుడు మా చదువే మాకు తోడు, సైకిల్ మీద కాలేజీకి రోజు పోయేస్తాం. ర్యాగింగ్లు మాని మేం జాగింగ్లు చేస్తాం, ఈస్ట్ వెస్ట్ జిల్లాలోను అన్నిట్లోనూ మేమే ఫస్ట్.